తెలుసా ఇది తెలుసా, మార్చే సవేనా ఈ వరస, నువ్వు మార్చే సవేనా ఈ వరస. ఓ సోనా పెండల సోనా, రేపావే అల్లరి చానా, చెక్కిల్లో చుట్టి పోనా, చూపులతో చుట్టే సేనా. ఓ సోనా పెండల సోనా, ముంగిట్లో ముగ్గైనానా, ముగ్గులతో ముంచే సేనా, కోకిలికే రానా. మనసా నువ్వుండే చోటి చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పనందమ్మా, నిన్న మొన్న ఇవైనా నాలో లేదమ్మా, ఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా. చోటే చెప్పమ్మా, ఓ మనస్సే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈ వైరం నాలో లేదమ్మా, ఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా.